భౌతిక శాస్త్రం ఎలా మారింది? పుస్తకం 8వ భాగం. వోల్టాయిక్ దొంతరతో విద్యుత్ మీద ప్రయోగాలు చాలా సులభం అయిపోయాయి. దానితో ఎన్నో సిద్ధాంతాలని ఏకీకరించడం వీలయ్యింది. అరే, విద్యుత్ ప్రవాహం అయస్కాంత దిక్సూచిని కదిలిస్తోందే. కరెంటు దిశను బట్టి దిక్సూచి అపవర్తనం చెందుతుంది. ఇదే ప్రయోగాన్ని చాలామంది చేసి చూశారు. వాళ్లలో ఆంపేరు ఉన్నాడు. ఒక కరెంటు మరో కరెంటు మీద ప్రభావం చూపిస్తుందా అంటే చూపించింది. బహుశా కరెంటు నుండి అయస్కాంత శక్తి పుడుతోందేమో. రెండు కరెంటులు సమాంతరంగా ఉంటే తీగలు ఆకర్షించుకున్నాయి. ఒక గొట్టాన్ని చుట్టూ బోడిడంత తీగ చుట్టగా చుట్టి అందులోంచి కరెంటు పంపిస్తే ఆశ్చర్యం ఏమిటంటే ఆ గొట్టం అయస్కాంతపు కడ్డీలా ప్రవర్తించింది. అది చరిత్రలోనే ఓ మహత్తర ఘడియ. అయస్కాంత శక్తికి విద్యుత్ కారణమవుతుంది. అయస్కాంత శక్తి గురించి ఆంపేర్ ఊహించింది నిజం. అయస్కాంత పదార్థాలలో చిన్న చిన్న కరెంటులు ప్రవహిస్తూ ఉంటాయి. మరి అయస్కాంతాల నుండి కరెంటు ఉత్పత్తి చేయగలమా? ఆ ప్రశ్నకు సమాధానం ఎం ఫారడే చెప్పాడు. అవును, 10 మంది సంతానం ఉన్న ఓ నిరుపేద కంసాలి కొడుగ్గా ఫారడేని ఒక విధంగా అదృష్టం వరించిందనే చెప్పాలి. హంప్రీ డేవీ వద్ద ఉద్యోగంలో చేరి విద్యుత్ మీద ప్రయోగాలు మొదలుపెట్టాడు. అత్యద్భుత ఫలితాలు అతడిని వరించాయి. తీగ చుట్టలో కదిలే అయస్కాంతం కరెంటు పుట్టిస్తోంది. అయస్కాంత శక్తి విద్యుత్తుని పుట్టిస్తోంది అనడంలో సందేహం లేదు. అలాగే కదిలే అయస్కాంతము ఇంకా విద్యుత్తును కొలిచే సాధనం కూడా ఉన్నాయి. అయితే విద్యుత్ అయస్కాంతాన్ని ఎందుకు వాడకూడదు? అది చేసి మొట్టమొదటి ట్రాన్స్ఫార్మర్ని తయారు చేశాడు. మారే కరెంటు 2వ చుట్టలో కూడా అలాంటి కరెంటునే కలగజేస్తోంది. ఫారడే సామూహిక ప్రదర్శనలు జనాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అతడు విద్యుత్ మోటారుకి, డైనమోకి పూర్వదర్శనలని చెప్పదగ్గ సాధనాలు చేయడంలో మొదటివాడయ్యాడు. విద్యుత్తు అయస్కాంత శక్తులని మొట్టమొదట ఏకం చేసినవాడు కూడా అయ్యాడు. మరో 2వ ఏకీకరణ అనతి కాలంలోనే జరిగింది. ముందు చెప్పుకున్నట్టు న్యూటన్ కాంతిలో రేణువులు ఉన్నాయనుకున్నాడు. అందుకే నీడలకి ఖచ్చితమైన ఆకృతి ఉంటుంది అన్నాడు. అయితే ఈ విషయంలో తర్వాత న్యూటన్కి హ్యూజెన్స్కి భిన్నాభిప్రాయాలు వచ్చాయి. తరువాత బార్ట్లిన్ అన్నీనా కాదు, ఐలాండ్ స్పార్ అనే స్ఫటిక కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఐలాండ్ స్పార్ కాంతిని 2 కాంతి కిరణాలుగా విడదీస్తుంది. దీనికి న్యూటన్ సమాధానం చెప్పలేకపోయాడు. హ్యూజెన్స్కి విషయం బోధపడలేదు. థామస్ యంగ్ అనే ఓ బాలమేధావి రంగప్రవేశం చేసేదాకా పరిస్థితులు మారలేదు. తరంగ లక్షణాలైన వివర్తనం, వ్యతికరణం అనేవి కాంతికి ఉన్నాయని యంగ్ నిరూపించాడు. 2 తరంగాలని ఒక విధంగా కలిపితే పెద్ద తరంగం అవుతుంది. మరోలా కలిపితే ఏమీ మిగలదు. అదే వ్యతికరణం. కాంతి తరంగం రంధ్రం చుట్టూ వంగగలదు. అదే వివర్తనం. వ్యతికరణం వలన తెలుపు నలుపు చారలు కనిపిస్తాయి. 2 కాంతి కిరణాలు కలిసి చీకటి ఏర్పడుతోంది. కానీ తరంగదైర్ఘ్యం చాలా తక్కువ. హ్యూజెన్స్ తరంగాలు శబ్ద తరంగాలలా ప్రసార దిశలోనే కంపించేవి. అవి విరళీకరణం, సంపీడనం, అనుదైర్ఘిక తరంగాలు.